81 మహాసింహావలోకనము. ఈ విధంగా నిర్వాణ ప్రకరణపు ఉత్తరార్ధాన్ని సింహావలోకనం చేయటం ద్వారా ఈ ప్రకరణంలో కథల కన్నా చర్చలకే ప్రాధాన్యం ఇవ్వబడిందని తేలుతోంది. ఈ చర్చ నది ప్రవాహపు ఒంపు సొంపులను గమనించటం వల్ల ఇతర ప్రకరణల కన్నా ఈ ప్రకరణం మరింత ఉత్తమాధికారుల కోసం ఉద్దేశింపబడినదని ఆయసర్ 174 గూడా తేలుతోంది. అయినప్పటికీ వాల్మీకి మహర్షి అసలీ గ్రంథాన్ని మధ్యమాధికారులు ఉత్తమాధికారులుగా మారేందుకోసం రూపొందించాడు గనుక మొత్తం గ్రంథంలోని ప్రకరణాలలో తత్వగంగా ప్రవాహం సాగిన తీరు తెన్నులను రేఖామాత్రంగా ప్రస్తావించుకుందాం. ఈ గ్రంథం వైరాగ్య ప్రకరణంతో ప్రారంభమైంది. దీనిలో శ్రీరాముడికి కలిగిన సహజ వైరాగ్యం వర్ణింపబడింది. ఇక్కడ వైరాగ్యమనే అంశాన్ని నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, తితిక్ష, ముముక్షత్వమునే 4 అంశాలకు సాధన చతుష్టయ సంపత్తికి ప్రతీకగా ప్రతిపాదించటం జరిగింది. 2 దీని తరువాత ముముక్షు వ్యవహార ప్రకరణం. ఒకడికి తీవ్రమోక్షేచ్ఛ కలిగింది, అలాంటివాడు ఎలా జీవించాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా సాధన మొదలుపెట్టాలి, ఎలా కొనసాగించాలి, ఇలాంటి విషయాలను సామాన్యంగా ఈ వేదాంత గ్రంథము పట్టించుకోదు. ఇక్కడ వాల్మీకి మహర్షి మాత్రం దీనికోసం ఒక పెద్ద ప్రకరణమే కేటాయించాడు. దీనిలో మొదట విశ్వామిత్రుడే శ్రీరాముడికి విషయ ప్రబోధ చేద్దామని మొదలుపెట్టి సుఖయోగీంద్రుణ్ణి ఉత్తమ సాధనకు ఉదాహరణగా తీసుకున్నాడు. అతనికి తండ్రి చేసిన తత్వబోధ, దానిమీద సుకుడికి విశ్వాసం కలగకపోవటం, తరువాత జనకుడు చేసిన బోధ అనే అంశాలతో కథ మొదలుపెట్టాడు. కాని విశ్వామిత్ర మహర్షికి బోధించటం అలవాటు లేక ఈ పని నావల్ల కాదులే అనుకొని ఆ పనిని వశిష్ఠ మహర్షికే అప్పచెప్పాడు. వశిష్ఠ మహర్షి ఆరితేరిన ఉపాధ్యాయుడు. ఆయన ఒక ప్రణాళిక వేసుకొని తన ప్రవచనం ప్రారంభించాడు. ఆయన విధిని తిరస్కరించి పురుషకారానికి పెద్దపీట వేసి జ్ఞాన ఇచ్ఛా క్రియలకు స్పందత్రయమని పేరు పెట్టి సాధన చేసి తీరాలని నొక్కి చెప్పి ముముక్షువుల కర్తవ్యాన్ని విస్పష్టంగా నిర్దేశించి వేదాంత విద్యావతరణంతో ఈ ప్రకరణాన్ని ముగించాడు. 3 ఉత్పత్తి ప్రకరణం. వశిష్ఠుడి ప్రబోధ ప్రణాళిక తైత్తిరీయోపనిషత్తులోని యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతభిసంవిశంతి తత్ప్రహ్మ. ఈ దృశ్య ప్రపంచం అంతా ఎక్కడినుంచి ఉత్పన్నమవుతోందో, దేనిమీద ఆధారపడి జీవిస్తోందో, చివరికి దేనిలోకి ప్రవేశించి లయిస్తోందో అదే పరబ్రహ్మ అనే వాక్యం మీద ఆధారపడబోతోంది. అంటే జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయల పరిశీలన మీద ఆధారపడి నడవబోతోంది. ఆ ఉపనిషత్తులో ఈ వాక్యం యొక్క తాత్పర్యం ఎక్కడికి పోతోందంటే అసలు ఉత్పత్తి స్థితి లయలనేవే లేవు అని చెప్పటం దగ్గరకు పోతోంది. దానికి అనుగుణంగానే ఈ జగత్తుకు ఉత్పత్తి లేదు అని నిరూపించటం కోసమే వశిష్ఠ మహర్షి ఉత్పత్తి ప్రకరణాన్ని ప్రారంభించాడు. ఈ ప్రకరణంలో కథలు కొంచెం ఎక్కువ. ముందుగా లీలోపాఖ్యానంలో ఒక అడవిలోని పూరిగుడిసెలోనే ఒక మహాసామ్రాజ్యం ఇమిడి ఉందని, ఆ రాజ్యంలోని ఒక గదిలో మరో బ్రహ్మాండ గోళమే ఇమిడి ఉందని, 8 రోజుల్లోనే 80 ఇమిడి ఉన్నాయని మనం మామూలుగా అనుకుంటున్నట్లుగా జన్మ పరంపరలన్నీ కాలక్రమ రీతిలో సాగవలసిన పని లేదని వింత వింత నిరూపణలు చేశాడు. దీనివల్ల ఆయసర్ 175 దేశకాలాలు 2 అసత్యాలేనని నిరూపించాడు. దీనిలో ప్రస్తావించిన సింధురాజు కథను మళ్లీ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధంలో కొనసాగించాడు. ఆ తరువాత పవిత్రమైన విషుచిక రాక్షసీ చరిత్రలో జన్మనాశాలు 2 భావన వల్లే కలుగుతాయని తేల్చాడు. ఇక 5వోపాఖ్యానంలో సంకల్ప తీవ్రత కొత్త కొత్త బ్రహ్మండాలనే సృష్టి చేయగలదన్నాడు. ఈ కథను తరువాతి గ్రంథంలో చాలాసార్లు ఉదహరించాడు. ఆ తరువాత లవణోపాఖ్యానంలో ప్రపంచోత్పత్తి అంతా మనస్సు చేసే గారడీ మాత్రమే అని, ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మకు వివర్త రూపంగా ఏర్పడిందేనని నిష్కర్ష చేశాడు. ఈ మధ్యలోనే సాధన విధానాలను, అజ్ఞానభూమికలను, జ్ఞానభూమికలను కూడా వివరించాడు. ఈ సప్త జ్ఞాన భూమికల ప్రస్తావన ఉత్తర గ్రంథంలో కూడా చాలా చోట్ల వచ్చింది. ఆ విధంగా జగత్తుకు ఉత్పత్తే లేదని నిరూపించినాక వశిష్ఠమహర్షి స్థితి ప్రకరణంలోకి వెళ్లాడు. ఈ స్థితి ప్రకరణం శుక్రకుమారుడి కథతో ప్రారంభమవుతుంది. ఇది ఉత్పత్తి ఎక్కడ జరిగిందో తెలియని శుక్రకుమారుడి జన్మ పరంపరను చూపిస్తుంది. ఆ తరువాత దామవ్యాలకటోపాఖ్యానంలో సంబరుడనేవాడి అస్తిత్వం మీద ఆధారపడ్డ అస్తిత్వం గల దామవ్యాలకటుల జన్మ పరంపరను చెప్పాడు. ఇక కదంబదాసురుడి కథలో స్థితికి వీలే లేని వృక్షాగ్రంలో స్థితి ఏర్పరచుకున్న దాసురముని కథ చెప్పాడు. ఈ విధంగా ఉత్పత్తి లేని స్థితికి ఉండే అస్తిత్వం భ్రాంతిజన్యమే అని నిరూపించి ఇక కచకుమారుడి బ్రహ్మవిద్యా సాధనతో సాధనోపాయాల ప్రసక్తి తెచ్చి మహర్షి ఈ ప్రకరణాన్ని ముగించాడు. ఇక ఐదువదైన ఉపశమ ప్రకరణం వచ్చేసరికి మహర్షి తన దారి మార్చేశాడు. మనస్సు అనేది నిలిచి ఉన్నంతకాలము ప్రపంచానికి నాశం లేదు కనుక మనస్సు యొక్క ఉపశమమే ప్రపంచానికి ఉపశమమన్నాడు. చిత్తప్రశమన విధానాలు రకరకాలుగా ఉంటాయనటం కోసం జనకుడి సిద్ధగీత కథ, బలిచక్రవర్తి తత్వ చింతన కథ, ప్రహ్లాదుడి తత్వదర్శన కథ చెప్పాడు. ఆ తరువాత గాధమహర్షి కథలో వింత వింత మెలికలు పెట్టి మాయతత్వ వివరణకు శ్రీకారం చుట్టాడు. నిర్వాణ ప్రకరణపు ఉత్తరార్ధంలో విపశ్చిదుపాఖ్యానంలో ఈ మాయా వివరణకు నిండు రూపం ఇవ్వబోతూ ఇక్కడ కథారూపంలో మాయ నిర్వచనాలకు అందదని తేల్చాడు. మాయా స్వరూపమేమిటని గింజుకునేదానికన్నా దాన్ని దాటటమెలాగో ఆలోచించుకోవటం మంచిదని సలహా ఇచ్చాడు. ఈ మాయా అనే వ్యాధికి తపస్సే ఔషధమంటూ ఉద్దాలకుడు, వీతహవ్యుడు మొదలైన వారి కథల ద్వారా సాధనోపాయాలను విజృంభించి వివరించాడు. కాగా ప్రకరణాలు ముందుకు సాగుతున్న కొద్దీ సాధన విధానాల వివరణ పెరగటం ఈ ప్రకరణం చివరి భాగాల్లో విస్పష్టంగా కనిపిస్తుంది. 6 ఇక చివరిది, 6వది నిర్వాణ ప్రకరణం. దీన్నే మహర్షి రెండు భాగాలు చేసి పూర్వార్ధాన్ని సాధక దృష్టితో తత్వ పునశ్చరణకు, ఉత్తరార్ధాన్ని సిద్ధదృష్టితో తత్వరోమంథానికి, నెమరువేతకు కేటాయించాడు. పూర్వార్ధంలో అవిద్యను దాటటానికి యోగ జ్ఞానాలు రెండు తగిన మార్గాలేనంటూ రెండు మార్గాలను వివరించాడు. యోగమార్గానికి ప్రతీకగా భుసుండోపాఖ్యానాన్ని, యోగజ్ఞానాల సమన్వయమైన భక్తి మార్గంగా శివమానస పూజా విధానాన్ని, జ్ఞానమార్గానికి ప్రతినిధిగా భవిష్యత్తులో జరగబోయే భగవద్గీతోపదేశాన్ని స్వీకరించాడు. ఆయసర్వ్ 176. ఆ తరువాత శతరుద్రియోపాఖ్యానంలో జీవులు ఒక భ్రాంతిలోంచి మరో భ్రాంతిలోకి ప్రయాణం చేస్తూనే ఉంటారన్నాడు. చూడాలోపాఖ్యానంలోనూ భగీరథోపాఖ్యానంలోనూ యథాప్రాప్త కారిత్వాన్ని సోదాహరణంగా ప్రతిపాదించాడు. ఆ తరువాత శ్రీరాముడి వంటి ఉత్తమాధికారికి వశిష్ఠుడు చేసిన ఈ మహోపదేశాన్ని తన శిష్యుడైన భరద్వాజుడి వంటి సామాన్యుడికి సమన్వయించేందుకోసం ప్రవిలాపన ప్రక్రియలను వాల్మీకి మహర్షి స్వయంగా ఉపదేశించాడు. ఆ తరువాత శ్రీరాముడు కేవల జ్ఞానబలంతోనే సమాధిలోకి వెళ్లిపోవటం విశ్వామిత్ర మహర్షి ప్రార్థన మేరకు వశిష్ఠ మహర్షి శ్రీరాముడి సమాధిలోంచి బయటకు తీసుకురావటం అనే సంఘటనలతో ఈ పూర్వార్ధం పూర్తయింది. ఇక ఉత్తరార్ధం అంతా సిద్ధపురుష దృష్టితో పరతత్వాన్ని పునర్మనం చేసుకోవటం కోసం కొనసాగింది. ఆ వివరాలను ఇప్పుడే చెప్పుకున్నాం గదా. ఈ విధంగా 32,000 శ్లోకాలలో విస్తృతంగా సాగిన వశిష్ఠబోధ అంతా పక్కా ప్రణాళికతో, క్రమబద్ధమైన నిర్మాణంతో, ఉద్దిష్ట ప్రయోజనాలకోసం సంకల్ప పూర్వకంగా చేసిన పునరుక్తులతో, మొహమాటం లేని ప్రశ్నలతో, తిరుగులేని సమాధానాలతో, సాధన విధానాలమీద ప్రత్యేక శ్రద్ధలతో ఒక వేదాంత విద్యా సర్వస్వంగా సాగింది. ఈ గ్రంథాన్ని ఒక్కదాన్ని సాధనంగా పెట్టుకుని మళ్లీ మళ్లీ మననం చేస్తే చాలు, ఇంతకన్నా వేరే సాధనలక్కరలేదని ఈ గ్రంథ సందర్భంలోనే అక్కడక్కడ మహర్షి స్వయంగా చేసిన ప్రతిజ్ఞలు మామూలు మాటలు కావు. ఈ గ్రంథాన్ని భక్తితో పఠించేవారికి తానే స్వయంగా గరువుగా నిలుస్తానని, అజ్ఞాతంగా మార్గదర్శనం చేస్తానని, వారిని తరింపచేసే బాధ్యత తనదేని ఆయన కరుణతో మనకందరికీ ఇచ్చే సత్యవాగ్దానాలవి. ఈ రహస్యాన్ని గుర్తించి తత్వతత్పరులమై ఈ గ్రంథాన్ని నిత్యానుసంధానంలో పెట్టుకోవటం ఇక మన బాధ్యత. శ్రీరాముడు, వశిష్ఠుడు, ధీరుడు, వాల్మీకి, కవియు తేజోమయులై తీరుగా మన మతి తీరుల తీరిచి తత్వార్థసిద్ధి దీవ్రత నెడుతన్. ఓం తత్సత్. ఆయ్ సర్వ్. 177.